ಯಸ್ಮಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾಮಹೆ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ. ಭೃಗುರ್ವೈ ವಾರುಣಿಃ ವರುಣಂ ಪಿತರಮುಪಸಸಾರ ಅಧೀಹಿ ಭಗವೋ ಬ್ರಹ್ಮೇತಿ ತಸ್ಮಾತ್ ಪ್ರೋವಾಚ. ಅನ್ನಂ ಪ್ರಾಣಂ ಚಕ್ಷುಶ್ರೋತ್ರಂ ಮನೋವಾಚಮಿತಿ ತಗುಂಹೋವಾಚ. ಯತೋ ವಾ ಇಮಾನಿ ಭೂತಾನಿ ಜಾಯಂತೆ ಯೇನ ಜಾತಾನಿ ಜೀವಂತಿ ಯತ್ ಪ್ರಯಂತ್ಯ ವಿಸಂವಿಶಂತಿ ತದ್ವಿಜಿಜ್ಞಾಸಸ್ವ ತದ್ಬ್ರಹ್ಮೇತಿ. ಸತಪೋತಪ್ಯತ ಸತಪಸ್ತಪ್ತ್ವಾ ಅನ್ನಂ ಬ್ರಹ್ಮೇತಿ ವ್ಯಜಾನಾತ್. ಅನ್ನಾದ್ಯೇವ ಖಲ್ವಿಮಾನಿ ಭೂತಾನಿ ಜಾಯಂತೆ ಅನ್ನೇನ ಜಾತಾನಿ ಜೀವಂತಿ ಅನ್ನಂ ಪ್ರಯಂತ್ಯ ವಿಸಂವಿಶಂತೀತಿ ತದ್ವಿಜ್ಞಾಯ ಪುನರೇವ ವರುಣಂ ಪಿತರಮುಪಸಸಾರ ಅಧೀಹಿ ಭಗವೋ ಬ್ರಹ್ಮೇತಿ ತಗುಂಹೋವಾಚ. ತಪಸಾ ಬ್ರಹ್ಮ ವಿಜಿಜ್ಞಾಸಸ್ವ ತಪೋ ಬ್ರಹ್ಮೇತಿ ಸತಪೋತಪ್ಯತ ಸತಪಸ್ತಪ್ತ್ವಾ ಪ್ರಾಣೋ ಬ್ರಹ್ಮೇತಿ ವ್ಯಜಾನಾತ್. ಪ್ರಾಣಾದ್ಯೇವ ಖಲ್ವಿಮಾನಿ ಭೂತಾನಿ ಜಾಯಂತೆ ಪ್ರಾಣೇನ ಜಾತಾನಿ ಜೀವಂತಿ ಪ್ರಾಣಂ ಪ್ರಯಂತ್ಯ ವಿಸಂವಿಶಂತೀತಿ ತದ್ವಿಜ್ಞಾಯ ಪುನರೇವ ವರುಣಂ ಪಿತರಮುಪಸಸಾರ ಅಧೀಹಿ ಭಗವೋ ಬ್ರಹ್ಮೇತಿ ತಗುಂಹೋವಾಚ. ತಪಸಾ ಬ್ರಹ್ಮ ವಿಜಿಜ್ಞಾಸಸ್ವ ತಪೋ ಬ್ರಹ್ಮೇತಿ ಸತಪೋತಪ್ಯತ ಸತಪಸ್ತಪ್ತ್ವಾ ಮನೋ ಬ್ರಹ್ಮೇತಿ ವ್ಯಜಾನಾತ್. ಮನಸೋ ಹ್ಯೇವ ಖಲ್ವಿಮಾನಿ ಭೂತಾನಿ ಜಾಯಂತೆ ಮನಸಾ ಜಾತಾನಿ ಜೀವಂತಿ ಮನಃ ಪ್ರಯಂತ್ಯ ವಿಸಂವಿಶಂತೀತಿ ತದ್ವಿಜ್ಞಾಯ ಪುನರೇವ ವರುಣಂ ಪಿತರಮುಪಸಸಾರ ಅಧೀಹಿ ಭಗವೋ ಬ್ರಹ್ಮೇತಿ ತಗುಂಹೋವಾಚ. ತಪಸಾ ಬ್ರಹ್ಮ ವಿಜಿಜ್ಞಾಸಸ್ವ ತಪೋ ಬ್ರಹ್ಮೇತಿ ಸತಪೋತಪ್ಯತ ಸತಪಸ್ತಪ್ತ್ವಾ ವಿಜ್ಞಾನಂ ಬ್ರಹ್ಮೇತಿ ವ್ಯಜಾನಾತ್. ವಿಜ್ಞಾನಾದ್ಯೇವ ಖಲ್ವಿಮಾನಿ ಭೂತಾನಿ ಜಾಯಂತೆ ವಿಜ್ಞಾನೇನ ಜಾತಾನಿ ಜೀವಂತಿ ವಿಜ್ಞಾನಂ ಪ್ರಯಂತ್ಯ ವಿಸಂವಿಶಂತೀತಿ ತದ್ವಿಜ್ಞಾಯ ಪುನರೇವ ವರುಣಂ ಪಿತರಮುಪಸಸಾರ ಅಧೀಹಿ ಭಗವೋ ಬ್ರಹ್ಮೇತಿ ತಗುಂಹೋವಾಚ. ತಪಸಾ ಬ್ರಹ್ಮ ವಿಜಿಜ್ಞಾಸಸ್ವ ತಪೋ ಬ್ರಹ್ಮೇತಿ ಸತಪೋತಪ್ಯತ ಸತಪಸ್ತಪ್ತ್ವಾ ಆನಂದೋ ಬ್ರಹ್ಮೇತಿ ವ್ಯಜಾನಾತ್. ಆನಂದಾದ್ಯೇವ ಖಲ್ವಿಮಾನಿ ಭೂತಾನಿ ಜಾಯಂತೆ ಆನಂದೇನ ಜಾತಾನಿ ಜೀವಂತಿ ಆನಂದಂ ಪ್ರಯಂತ್ಯ ವಿಸಂವಿಶಂತೀತಿ ಸೈಷಾ ಭಾರ್ಗವೀ ವಾರುಣಿ ವಿದ್ಯಾ ಪರಮೇಭ್ಯೋ ಮನ್ ಪ್ರತಿಷ್ಠಿತಾ ಯ ಏವಂ ವೇದ ಪ್ರತಿತಿಷ್ಠತಿ ಅನ್ನವಾನಂ ಮಾದೋ ಭವತಿ ಮಹಾನ್ ಭವತಿ ಪ್ರಜಯಾ ಪಶುಭಿರ್ಬ್ರಹ್ಮವಚ್ಚಸೇನ ಮಹಾನ್ ಕೀರ್ತ್ಯಾ. ಅನ್ನಂ ನ ನಿಂದ್ಯಾತ್ ತದ್ವ್ರತಂ ಪ್ರಾಣೋ ವಾ ಅನ್ನಂ ಶರೀರಮನ್ನಾದಂ ಪ್ರಾಣೇ ಶರೀರಂ ಪ್ರತಿಷ್ಠಿತಂ ಶರೀರೇ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಿತಃ ತದೇತದನ್ನಮನ್ನೇ ಪ್ರತಿಷ್ಠಿತಂ ಸಯ ಏತದನ್ನಮನ್ನೇ ಪ್ರತಿಷ್ಠಿತಂ ವೇದ ಪ್ರತಿತಿಷ್ಠತಿ ಅನ್ನವಾನನ್ನಾದೋ ಭವತಿ ಮಹಾನ್ ಭವತಿ ಪ್ರಜಯಾ ಪಶುಭಿರ್ಬ್ರಹ್ಮವಚ್ಚಸೇನ ಮಹಾನ್ ಕೀರ್ತ್ಯಾ. ಅನ್ನಂ ನ ಪರಿಚಕ್ಷೀತ ತದ್ವ್ರತಂ ఆపోవా అన్నం జ్యోతిరన్నాదం అప్సుజ్యోతిప్రతిష్ఠితం జ్యోతిష్యాప ప్రతిష్ఠితాః తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసేన మహాన్ కీర్త్యా అన్నం బహు కుర్వీత తద్వ్రతం పృథివీవా అన్నం ఆకాశోన్నాదః పృథివ్యామాకాశ ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం స య ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసేన మహాన్ కీర్త్యా న కంచన వసతో ప్రత్యాచక్షీత తద్వ్రతం తస్మాధ్యయాకయా చ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్ అరాధ్యస్మా అన్నమిత్యాచక్షతే ఏతద్వై ముఖతోన్నగుం రాద్ధం ముఖతోస్మా అన్నగుం రాధ్యతే ఏతద్వై మధ్యతోన్నగుం రాద్ధం మధ్యతోస్మా అన్నగుం రాధ్యతే ఏతద్వా అంతతోన్నగుం రాద్ధం అంతతోస్మా అన్నగుం రాధ్యతే యయేవం వేద క్షేమయితి వాచి యోగక్షేమయితి ప్రాణాపానయోః కర్మేతి హస్తయోః గతిరితి పాదయోః విముక్తిరితి పాయౌ ఇతి మానుషీ సమాజ్ఞాః అథ దైవీః తృప్తిరితి వృష్టౌ మలమితి విద్యుతి యశయితి పశుషు జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాతిరమృతమానందయిత్యుపస్తే సర్వమిత్యాకాశే తత్ప్రతిష్ఠేత్యుపాసీత ప్రతిష్టావాన్ భవతి తన్మహ ఇత్యుపాసీత మహాన్ భవతి తన్మన ఇత్యుపాసీత మానవాన్ భవతి తన్నమ ఇత్యుపాసీత నమ్యంతేస్మై కామాః తద్బ్రహ్మేత్యుపాసీత బ్రహ్మవాన్ భవతి తద్బ్రహ్మణః పరిమర ఇత్యుపాసీత పర్యేణం మ్రియంతే ద్విషంతః సపత్నాః పర్యే ప్రియా భ్రాతృవ్యాః స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః స య ఏవం విత్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏతమానందమయమాత్మానముపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామాన్నీ కామరూప్యనుసంచరన్ ఏతత్ సామగాయన్నాస్తే శ్లోకృత్లోకృత్లోకృత్ అహమస్మి ప్రథమజానుతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నామాయి యో మా దదాతి సై దేవమాహ అహమన్నమన్నమదంతమాగ్ని అహం విశ్వం భువనమభ్యభవాం సువర్ణజ్యోతిః